గంజాయి దమ్ము బిగిల్చి కొడితే ఆపై ఖరా కిళ్ళి నవిలితే ముల్లోకాలు. అరే అరే భాయి, మన కాళ్లకు సలాం చేస్తాయి. ఉర్రబ్బేసుకున్న కిళ్ళి, ఉర్రబ్బేసుకున్న కిళ్ళి, బొర్రె బొర్రె బొల్టన్ సతిరికెన్ను మళ్ళీ. ఉర్రబ్బేసుకున్న కిళ్ళి, బొర్రె బొర్రె బొల్టన్ సతిరికెన్ను మళ్ళీ. పత్తుగా ఉదిరబో పేట, నిజమే చెబుతాయి పూట. నిన్నసలే ఏమెరుగని ఎర్రోణ్ణి, అరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఏసుకుంద కిళ్ళి, బొర్రె బొర్రె బొల్టన్ సతిరికెన్ను మళ్ళీ. కథ మారింది ముళ్ళ కంపలో పడ్డాను రోయ్, నా కర్మ కాలింది కత్తి మీది సామైంది రోయ్. సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి, సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. ఎవరో పెద్దల రంగుల వల్లో ఇరుక్కుపోతిరి రోహో, ఇంకా నేనెట్ట ఇంకా నేనెట్ట తప్పుకోను రోయ్. నిన్నసలేరు కన్ను ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఏసుకున్న కిళ్ళి, బొర్రె బొర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. ఒక అందాల బొమ్మ నేనంటే పడి సచ్చరు, ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పడకేశరు. ఎర్రా ఎర్రా గుంది, అది బుర్రా బుర్రా గుంది. ఎర్రా ఎర్రా గుంది, అది బుర్రా బుర్రా గుంది. ఎర్రెత్తించి కిర్రెక్కించి ఏమేమో చేసింది, ఇంకా నేనెట్ట ఇంకా నేనెట్ట తట్టుకోను రోయ్. నిన్నసలే ఏమెరుగని ఎర్రుణ్ణి, మరేమో ఏలూరు తిన్నుణ్ణి.